మనేలా నీ వెంటే నేనుంటే బాగుందే చాలా నీ నీడకు పేరుంటే నాదేలా నీతో అడుగేస్తుంటే బాగుందే చాలా నేనెందుకు పుట్టానో నెమలికై నీతో ఉంటా నువ్వే ఒక కిటికీ వైతే వెలుతురులా నిన్ను చూస్తుంటా నా చిరునామా ఏదంటే నీ చిరునవ్వేనని చెబుతా నా గమ్యం ఎక్కడ అంటే నీ పయనాన్నే చూపిస్తా నీ కలలే నిజమయ్యేలా గనడం ఆలస్యమనేలా నీ వెంటే నేనుంటే బాగుందే చాలా నీ నీడకు పేరుంటే నా దయ్యేలా నీతో అడిగేస్తుంటే బాగుందే చాలా నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా నా మనసుకి ప్రాణం